మనసినుగాడు బలే పాటగాడు. పాటగాడే కాదు బలే ఆటగాడు. పద్నాలుగు పెదవికి లిప్స్టిక్ పడింది, 15 కీడొచ్చి, 16 మూడొచ్చి, వస్తుంటే సీతగాడు కంటపడ్డాడు. శ్రీరాములు కొడుకే వీడికెంతటి దుడుకే, వాడి శైలును చూడు, వాడి సప్పును చూడు. 16 నూపు మీసం వచ్చేసింది, ఒంటూ పెదలు మారించి 17 నాగస్వరం ఊదేసింది. పద్దెనిమిది ముత్యమంత ముదిమొచ్చింది, 19 పేరెంట్స్ కి గుర్తొచ్చింది, 20 షూటేసి అత్తింటికి విసిలేసి వస్తుంటే పాడు పిల్ల పైన పడితే కన్ను కలిపేస్తానే, నడుము నలిపేస్తానే, దుమ్ము తులిపేస్తానే, ఇంకా పెళ్ళొస్తానే. అదకొండ ఏట నాకు వయసు వచ్చింది. చదువుకేమో బ్రేక్ పడింది, 14 పెదవికి లిప్స్టిక్ పడింది, 15 ఈడచ్చి 16